సొగసుల మధువులు ప్రియా ప్రియా పెదవులు కలిపెను పరువ పురుషులు ప్రియా ప్రియా మనసున కురిసెను సొగసుల మధువులు ప్రియా ప్రియా పెదవులు కలిపెను పరువ పురుషులు ప్రియా ప్రియా కౌగిలింత కావే ప్రేమ దేవత ಕೊಡಿಗಿನ ಬಲಿಡವ ನೀ